రాసెను నా మనసే ఎప్పుడొస్తావని. కనులు తెరిచి కలలే కంటున్నా నిన్ను చూడాలని. గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని. అందమైన ఊహాలోకం వందుతుందని. వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్ను రమ్మని. ఎదురు చూసి పలికెను హృదయం ప్రేమకు స్వాగతం. ప్రేమ లేఖ రాసెను నా మనసే ఎప్పుడొస్తావని. కనులు తెరిచి కలలే కంటున్నా నిన్ను చూడాలని. కనులకు తెలియని ఇది వరకెరుగని చెలినే చూడాలని. ఊహలదారుల ఆశలు వెదకెను ఆమెను చేరాలని. ఎదసడి నాతోనే చెప్పకపోదా ప్రియ సఖి పేరేమిటో. కదిలే కాలాలు తెలుపకపోవా చిరునామా ఏమిటో. చెలి కోసం పిలిచే ప్రాణం పలికే ప్రేమకు స్వాగతం. ప్రేమ లేఖ రాసెను నా మనసే ఎప్పుడొస్తావని. కనులు తెరిచి కలలే కంటున్నా నిన్ను చూడాలని. కవితలు చాలని సరిగమలెరుగని ప్రేమే నా పాటని. రెక్కలు తొడిగిన చిగురాశలతో కబురే పంపాలని. కదిలే మేఘాన్ని పిలిచి చెప్పనా మదిలో భావాలని. ఎగసే కెరటాన్ని అడిగి చూడనా ప్రేమకు లోతెంతని. చిరుగాలుల్లో ప్రియ రాగం పలికే ప్రేమకు స్వాగతం. ప్రేమ లేఖ రాసెను నా మనసే ఎప్పుడొస్తావని. కనులు తెరిచి కలలే కంటున్నా నిన్ను చూడాలని. గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని. అందమైన ఊహాలోకం అందుతుందని. వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్ను రమ్మని. ఎదురు చూసి పలికెను హృదయం ప్రేమకు స్వాగతం.